డెబ్బే ఒక్క రాక్షసి దేవత. అది విని రాజు వెంటనే ఇలా అడిగేశాడు, రాక్షసి, మా ప్రాంతాల్లో ఈ మధ్య విషుచిక వ్యాధి, కలరా వ్యాధి బాగా వ్యాపించేసింది. చాలామంది జనం మరణిస్తున్నారు. ఎవరైనా సత్పురుషులు కనిపిస్తారేమో, ఈ వ్యాధి నివారణకు మంత్రోపదేశం ఏదైనా చేస్తారేమో అని నేను అన్వేషిస్తూ ఇటు అటూ తిరుగుతున్నాను. ఇప్పుడు ఆ వ్యాధి స్వరూపిణివి నువ్వే దొరికావు. అజ్ఞులే పొరపాట్లు చేసేవాళ్లని పొట్టన పెట్టుకోవడం నీ పని, అదుపు లేకుండా పెచ్చు పెరిగిపోయే నీ బోటివాళ్లకు అంకుశం వేయడం నా పని. ఇప్పుడు నువ్వు నాకు దొరికావు, కనుక ఇక నుంచి ఏ జీవిని హింసించనని వరం ఇవ్వు. ఆయ్సర్ 108. ఆ మాటలు విని రాక్షసి ఏమీ కోపగించుకోలేదు, సంతోషంగా తథాస్తు అనేసింది. ఆశ్చర్యపడటం రాజు వంతైంది. ఆయన త్వరగానే తేర్కొని, రాక్షసి, ఇన్నేళ్లుగా పరుల రక్తమాంసాలు పీల్చుకు తింటూ బ్రతికావు కదా, ఇప్పుడు ఉన్నట్టుండి అహింసా వ్రతం చేపడతానని ప్రతిజ్ఞ చేస్తే అది ఎలా కుదురుతుంది? నువ్వు బ్రతికే మార్గమేమిటి అని అడిగాడు. రాక్షసి ఇలా సమాధానం చెప్పింది, రాజా, 6 నెలలుగా ఈ కొండమీద సమాధిలో కూర్చొని ఇప్పుడే లేచి వచ్చాను. పూర్వకర్మ బలం వల్ల ఇప్పుడు ఆహారం తిందామనే సంకల్పం కలిగింది. పుణ్యబలం లేకపోవడం వల్ల ఆ కోరిక తీరలేదు. కానీ నీలాంటి సత్పురుషుల సాంగత్యం లభించింది, కనుక ఇక ఆహార చింత మానేసి మళ్లీ కొండమీదకు వెళ్లిపోయి మళ్లీ ధ్యానంలోకి ప్రవేశిస్తాను. అలా ధ్యానంలో ఉంటూనే ఏదో ఒక రోజున ఈ శరీరాన్ని వదిలేస్తాను. అంతేగాని మళ్లీ పరహింస మాత్రం చేయనే చేయను. ఇంతకు, రాజా, నువ్వు దివ్యదృష్టితో నేను విషుచిక వ్యాధి దేవతనని గ్రహించినట్లున్నావు తప్పితే నా విషయం పూర్తిగా గ్రహించినట్లు లేదు. నేనే చెబుతాను విను. నా పేరు కర్కటి డొట్ అని ఇలా మొదలుపెట్టి ఆ రాక్షసి తన చరిత్ర అంతా వివరించి చెప్పింది. చెప్పి చెప్పి చివరికి రాజా, బ్రహ్మదేవుడు విషూచికా మంత్రం అనుగ్రహించాడని చెప్పాను కదా, ఆ మంత్రాన్ని మీ ఇద్దరికీ ఉపదేశిస్తాను, నదీతీరానికి రండి అంది. ముగ్గురూ కలిసి నదీతీరం చేరారు. రాజు, మంత్రి నదీ స్నానం చేసి మంత్రోపదేశం తీసుకున్నారు. ఉపదేశం అయిన వెంటనే కర్కటి రాక్షసి వెళ్ళొస్తాను అంటూ సెలవు తీసుకోసాగింది. అప్పుడు రాజు ఇలా అన్నాడు, అమ్మా, నువ్విప్పుడు మాకు స్నేహితురాలివి మాత్రమే కాక గురువు కూడా అయ్యావు, కనుక మా ఆతిథ్యం తీసుకోకుండా వెళ్లటానికి వీల్లేదు. అయితే ఒక చిన్న విన్నపం, నువ్వు మా దేశపు పెద్ద ముత్తైదువులాగా రూపం మార్చుకొని మా ఇంటికి రావాలి. అది విని కర్కటి పకపక నవ్వి ఇలా అంది, రాజా, అందమైన ఆడదాని వేషం వేసుకుంటే అన్నం పెడతారు, కాని నా అసలు రూపం ఏమైపోతుంది? అది లోపలే ఉంటుంది. ఆ రూపానికి రక్తమాంసాలే రుచిస్తాయి. నేను రాక్షసిగా జన్మించాను, నాకు మధ్యలో జ్ఞానం వచ్చినా నా శరీర స్వభావం మారదు. నేను మరణించేదాకా రాక్షసిగానే ఉంటాను, ఆహారమే తింటాను, వద్దనుకుంటే పస్తులుంటాను. అంతేగాని ఈ అన్నసంతర్పణలతో నాకు ప్రయోజనం ఏమీ ఉండదు. పుట్టుకతో వచ్చిన రాక్షసి స్వభావం చచ్చేవరకు మారదు. అది అంతే. ఈ సమాధానం విని కిరాతరాజు ఆలోచించి ఇలా అన్నాడు, రాక్షసి, నువ్వు చెప్పింది నిజం. జ్ఞానం కలిగిన తరువాత బుద్ధిలో గల దుస్సంస్కారాలు తొలగిపోతాయి, సత్సంస్కారాలు మొలకెత్తుతాయి. అంతేగాని శరీర సంస్కారాలు మారవు. అంటే జ్ఞానం కలిగిన తర్వాత పొట్టి మనిషి పొడుగు అయిపోడు, అలాగే వరి తినేవాడు గోధుమ తినేవాడుగా మారడు. కనుక నువ్వు బ్రహ్మజ్ఞానివైనా నీకు మాంసాహారమే కావాలి. మాంసాహారి అయినా సరే బ్రహ్మవేత్త పూజ్యుడే, కనుక నీకు నేను అతిథి మర్యాదలు చేసి తీరాలి. నీకు నరమాంస భోజనం లభించేందుకు నేను ఒక ఉపాయం చెబుతాను విను. నువ్వు పెద్ద ముత్తైదువుగా వేషం మార్చుకొని కొన్నాళ్ళు మా ఇంట్లో ఉండిపో. ఈలోగా నేను మా రాజ్యంలో మరణదండన పడ్డ నేరగాళ్లందరినీ పోగేసుకొస్తా. నువ్వు వాళ్లందరినీ నీ కొండగుహలోకి చేర్చి అక్కడే ఆరగించు. నా మరణదండన నెరవేరినట్లు అవుతుంది, నీ ఆకలి తీరనూ తీరుతుంది. ఆయ్సర్ 109. ఇలా ఆకలి తీర్చుకొని వెంటనే బ్రహ్మ సమాధిలోకి వెళ్ళిపో, మళ్లీ ఆకలి పుట్టినప్పుడు సరాసరి ఇక్కడికే వచ్చేసేయి, మరణశిక్ష పడ్డ వాళ్లందరినీ ఉరితీయకుండా నీకోసం అట్టిపెడతాను, అలాంటివాళ్లను చంపుకు తింటే పాపమేమీ లేదు, కనుక నువ్వు నిష్పాపంగా నరమాంస భక్షణ చేయవచ్చు, ధర్మబద్ధమైన హింస దయతో సమానమని పెద్దలు అంటారు. తప్పులు చేసినవారిని వట్టిగా ఉరితీసే బదులు నీకు ఆహారంగా వేస్తే దానివల్ల వాళ్లకు కూడా కొంచెం పుణ్యం లభిస్తుంది, ఆ విధంగా అది నాకు మంచిదే, కనుక కర్కటి, ఇలా మన స్నేహం కొనసాగించుకుంటూ ఉందాం. రాజు ఆ విధంగా చెప్పేసరికి కర్కటి అంగీకరించేసింది. పట్టుచీర, ముత్యాల హారాలు, దండకడియాలు ధరించిన పెద్ద ముత్తైదువుగా రూపం మార్చుకొని ఆ రాజు అంతఃపురంలో 6 రోజులపాటు మకాం చేసింది. ఈలోగా రాజు, మంత్రి కలిసి మరణదండన పడ్డ నేరగాళ్లను 3000 మందిని పోగేసుకువచ్చారు. అది చూసి కర్కటి రాక్షసి తన రాక్షస రూపంలోకి వచ్చేసింది. ఆది మామూలు రూపమా? ఆ రాక్షసి కొండలాగా పెరిగిపోయి 2 చేతులు చాచి ఒక్కసారి పట్టుపట్టేసరికి 3000 మంది నేరగాళ్లు దాని కౌగిట్లో కోతిపిల్లల్లాగా ఇరుక్కుపోయి గెలగెలలాడారు. క్షణాలలో ఆ రాక్షసి వాళ్లందరినీ హిమవత్పర్వత గుహకు చేర్చి కసకసా నమిలిమింగేసింది. ఆ దెబ్బతో రాక్షసికి మత్తు ముంచుకువచ్చి 3 రోజులపాటు ఒళ్ళు తెలియకుండా నిద్రపోయింది. లేచాక స్నానం చేసి సమాధిలో కూర్చొంది. ఆ కూర్చోవడం కూర్చోవడం 6 సంవత్సరాల తరువాత కళ్ళు తెరిచింది. కొంచెం ఆకలి అనిపించి కిరాతరాజ్యానికి వచ్చింది. అక్కడ పూర్వంలాగానే నేరగాళ్లను పోగేసుకుని వచ్చి ఆకలి తీర్చుకుంది. ఈ విధంగా కిరాతరాజ్యానికి కర్కటి రాక్షసికి స్నేహ సంబంధాలు చాలా కాలం కొనసాగాయి.